2-6-3 లబ్ధధియః సం భా లబ్ధధియః నిశ్చయాత్మికాః సవికల్పనామకాః అంతఃకరణవృతయో ధియః తా ఉపాధిత్వేన ప్రతిబింబాధిష్టానత్వేన లబ్ధియయా సా తథా వృత్త్యారుఢం చైతన్యం జానమితి వా చైతన్యవ్యాప్త వృత్తిర్వేతి వేదాంత సిద్ధాంతి. జడానాం విషయాణం గ్రహణే తాదృశీనాం వృత్తినాం అసామధ్యే జగదాంధ్యా ప్రసంగేన స్వరూపచైతన్యమంతకరణాద్యుపహితం ఫలచైతన్యతయా ప్రకాశయతి. తథా చ బ్రహ్మణే జాననాశయ వృత్తి వ్యాప్తి రిహేష్యతే ఇతి శంకరగ్రంథ రత్నావళి. న్యాయన లబ్ధి ధీయః తత్వమస్యాది మహావాక్యశ్రవణజన్య వృత్తివ్యాప్తి యయా నేత్యర్థః ఆథవా ధీసద్దేన సర్వజ్ఞత్వాదికముచ్యనే తత్లబ్ధం యేతి వా యః సర్వజ్ఞః సర్వవిత్ ఇతి శ్రుతేః ఓం లబ్ధనియే నమః. ఆం వి నిశ్చయాత్మికములు సవికల్పములు అను పేరు గల యంతకరణ వృత్తులు ధీసద్దవాచ్యములు ధీవృత్తులు తనకుపాధిగా స్వస్వరూపము ప్రతిఫలించుటకు ఆధారముగా దేవి కలిగియున్న దగుట వలన లబ్ధధియః ఎనబడును వృత్త్యారుఢ చైతన్యము జ్ఞానమనిగాని లేక చైతన్యవ్యాప్తమైన యంతఃకరణ వృత్తియని గాని యద్వైత వేదాంత సిద్ధాంతము జడములైన విషయములను గ్రహించుటేందు ఆ వృత్తులు జడము లగుట వలన అసమర్థారులు అప్పుడు జగదాంధ్యము ప్రసక్తమగును. అందువలన అంతఃకరణాద్యుపహితమైన చైతన్యమును ఫలరూపచైతన్యముగా చిదాభాసునిగా ప్రకాశింపజేయుచున్నది. బ్రహ్మ నిజ్ఞాననశయ వృత్తి వ్యాప్తి 2 హేషత్యతే బ్రహ్మ విషయమునందు అజ్ఞానము ప్రసరించుకుండుటకే వృత్తి వ్యాప్తి యుగీ కార్యము అను న్యాయము చేత గురు సంనిధ యందు తత్వమస్యది మహావాక్య శ్రవణము వలన కలిగిన వృత్తి వ్యాప్తి పరమేశ్వరి వలన కలుగుతున్నది గావున ఆమె లబ్ధధియని యన్వర్థ నామముతో వెలుగొందుచున్నది. 884 లలితా త్రిశతీ భాష్యం అథవా ధీసద్దము చేత సర్వజ్ఞత్యాదికము చెప్పబడును. దేవియా సర్వజ్ఞత్వాదికము కలదనియు యః సర్వజ్ఞః సర్వవిత్ అని శృతి ప్రమాణముననుసరించి చెప్పవచ్చును. విశేది ప్రత్యేగాత్మ పరమాత్మకం అభిన్నుడు కాని ప్రత్యేగాత్మ ఆజ్ఞానపత్యుడైయుండును. తత్వమస్యాది వేదాంత మహావాక్యశ్రవణాదుల వలన అహం బ్రహ్మాస్మి యను బుద్ధివృత్తి వ్యాప్తి ప్రత్యేగాత్మయందు ఉండవలేయును. ప్రత్యేగాత్మ సహజముగా ప్రకాశస్వరూపుడుగాన బ్రహ్మకారక జ్ఞానము కలుగును. జడ అనాత్మరూప ఘటాముల జ్ఞానమునందు చిదాభాసుని వృత్తి బుద్ధివృత్తి 2 అపేక్షితములగును. ప్రత్యేగాత్మను ఆసరించియున్న అజ్ఞాననాశమునకు బుద్ధివ్యాప్తి పర్యాప్తము. ప్రత్యేగాత్మజ్ఞానమునకు ఉభయవిధ వృత్తులు ఆవశ్యకములు కావని భావము